సమానంగా ఉన్నది. మామూలు అంటే అర్థం అదే, అందరిలో సమానంగా ఉన్నది. ఏమిటి? భ్రాంతి నిమిత్తే అజ్ఞానే. మొత్తం సమాజం మొత్తం మీద అందరిలో కూడా ఈ పుత్రమిత్రాది భ్రాంతికి నిమిత్తమైన అజ్ఞానము. ఏమిటి అజ్ఞానము? ఈ దేహముతోటి ఐడెంటిఫై ఉండడం. వీడు దేహంతో ఐడెంటిఫై, ఎదురువాడు పుత్రాలు కదా. కాబట్టి సర్వజన సాధారణమై ఉండగా, సర్వజన సమానమై ఉండగా, త్వాం ఏకమేవ కిం ఉపలభే ఉపాలభే, నిన్ను ఒక్కడిని మాత్రమే నేను తిడుతున్నానా ఏమి? ఉపాలభే ఉత్తమ పురుష ఏకవచనం. నిన్ను ఒక్కడిని మాత్రమే నిన్ను తిడుతున్నానా నేను? లేదు అని అర్థం. ఎందుకంటే నిన్ను ఒక్కడిని నేను తిట్టట్లేదు. ఈ అజ్ఞానం అన్నది సర్వజన సమానంగా ఉన్నది. ఇందువల్ల ఎందుకండి జనమందరిలో కూడా ఈ అజ్ఞానం అలాగే ఉందంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? అయం ఆత్మా ప్రకృత దుర్విజ్ఞేయ. ప్రకృత అంటే ది ప్రజెంట్ కాంటెక్స్ట్లో చర్చించబడుతున్న అంశం ఏమిటి? ఆత్మ. అజోనిత్య శాశ్వతోయం పురాణ అని మొదలుపెట్టి ఆత్మస్వరూపాన్ని విచారణ చేస్తూ వస్తున్నామే. అటువంటి ఆత్మస్వరూపము, ఆత్మతత్వము, ఆత్మ అంటే మీరే, మరో ఆత్మ అంటే యువర్ ఎసెన్షియల్ నేచర్. ఈ ఆత్మతత్వము దుర్విజ్ఞేయ. దుర్విజ్ఞేయ అంటే తెలియశక్యము కానిది అని అర్థం కాదు. దుఃఖేన విజ్ఞాతం శక్యతే, కష్టపడితేనే తెలుసుకోగలుగుతారు. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే అది దుర్గమము అన్నారనుకోండి. దుర్గమము అంటే వెళ్ళుటకు శక్యము కానిది అనుకుంటారు. వెళ్ళుటకు శక్యము కానిది అని కాదు, అగమము అంటే వెళ్ళుటకు శక్యం, అగమ్యము అంటే వెళ్ళుటకు శక్యము కానిది. దుర్గమ్యము లేక దుర్గమము అంటే దుఃఖేన గంతుం శక్యతే, కష్టపడితే కానీ వెళ్ళలేరు అని అర్థం. దుర్విజ్ఞ ఇప్పుడు సపోజ్ తెలుసుకోవడం అసంభవం అనుకోండి, ఇంక పాఠం ఎందుకండి? దుర్విజ్ఞేయ కష్టపడితే కానీ తెలుసుకోవడం కుదరదు. ఏమిటి కష్టపడ్డం అంటే? ఏమిటండి కష్టపడ్డం అంటే? మూడు రకాలుగా చెప్పారు. త్యక్త త్యక్తవ్య, ప్రాప్త ప్రాప్తవ్య, జ్ఞాత జ్ఞాతవ్య. త్యక్త త్యక్తవ్య అంటే విడిచిపెట్టవలసిన వాడిని వీడు విడిచిపెట్టి ఉన్నాడు. ప్రాప్త ప్రాప్తవ్య పొందవలసిన వాటిని పొంది ఉన్నాడు. జ్ఞాత జ్ఞాతవ్య తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొని ఉన్నాడు. అప్పుడు ఆత్మవిచారం చేస్తే వీడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంచేతే కొంతమంది ఆత్మవిచారం శ్రవణం అన్నది అలా సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు. ఉపాధిగా నుంచి శ్రవణం చేస్తూ ఉంటారు. నేను చాలామంది నేర్వినటువంటి వాళ్ళు మామూలుగా ఒత్తులు చేసుకుంటా లేదా అలా కొంతమంది కొంతమంది అయితే ఒక కొంతమంది ఒక మహాత్ముడు అన్నాడు నాతోటి, ప్రొఫెషనల్ లిజనర్ సరి అంటే అదొక ప్రొఫెషన్ కింద అలా వేదాంతం వింటూ ఉన్నాం అంతే. వేదాంతం అని ఏదో వింటూ ఉన్నాం, సంథింగ్ సూపర్ఫిషియల్గా ఏదో వింటూ ఉన్నాం. ఆత్మ, ఆత్మ నిత్యము నిర్వికారము, ఆత్మకర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అని ఇంకా నేను కొంత లోతుగా చెప్తున్నా, ఇంకా సూపర్ఫిషియల్గా అలా వింటూ ఉన్నాం. ఆత్మకి మరణం లేదు, ఆత్మనిత్య మోక్షము దానికి. సో ఆత్మే బ్రహ్మ, ఇదొకటి పైగా ఆత్మ బ్రహ్మ అభేదం అండి. బ్రహ్మకి ఆత్మకి భేదం ఏం లేదు. అంటే బ్రహ్మ ఈ తూర్పు దిక్కునుంది, ఆత్మ ఈ పశ్చిమం దిక్కునుంది, అలా భ్రమపడతామేమో. అలాగేం కాదు, రెండు అక్కడెక్కడో ఉన్నాయి, రెండు ఒకటే అని అక్కడెక్కడో ఉన్నాయి. ఈ ఇలాగంటి వేదాంతం ఇది దానివల్ల ఏం వర్కౌట్ కాదు. ఎన్నేళ్ళు విన్నా మనిషిలో అభివృద్ధి రాదు. ఎందుకంటే ఇగో ఈ ప్రిపరేషన్ లేకపోవడం చేత. దుర్విజ్ఞేయ ఆత్మ త్యక్త త్యక్తవ్య, నీవు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టేవా లేదా? ఏమిటి విడిచిపెట్టాల్సినవి? కామక్రోధాదులు. సో ఇంటెన్స్ డిజైర్స్ అవి విడిచిపెట్టి ముందు సింపుల్ లైఫ్ స్టైల్లోకి రావాల్సి ఉంటుంది. అది దట్ డిడ్ యూ డూ దాట్? పెద్ద బ్యాగేజ్ లైఫ్, చాలా పెద్ద బ్యాగేజ్ లాగా ఉందనుకోండి లైఫ్, వేదాంతం అర్థాన్ని అర్థం అవ్వదు, అనుభవానికి రాదు. ఇంకేదో ఏదో చిలక రామనామాన్ని పలికినట్టుగా. చిలక ఉందనుకోండి, ఒక ఏదో కథలో చెప్తారు, మండనమిశ్వరుని గృహం ముందు ఓ చిలక ఉండేది. ఆ చిలక ఎప్పుడు మీమాంస వాక్య సూత్రాలో విజాతో ధర్మ జిజ్ఞాస అని అంటూ ఉండేది, అని మీమాంస సూత్రాలని చెప్తూ ఉండేది. అదే ఊళ్ళో సారా దుకాణం దగ్గర ఇంకో చిలక ఉండే, వాళ్ళు పెడతారు చిలక, చిలక పెట్టడానికే మహాభాగ్యం. అది ఆ సారా దుకాణపు పరిభాషలో అది మాట్లాడుతూ ఉండే, అది చెడిపోయింది లేదు, ఇది బాగుపడ్డది లేదు, అలాగా అలా ఊకే చిలక చిలక అంతే. కాబట్టి సో కామక్రోధాది బ్యాగేజ్, లైఫ్లో బ్యాగేజ్ చాలా పెట్టుకుంటారు జనాలు, ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకుంటారు. పెట్టుకుని ఏదో కొంత గీతని ఇవనే అవనే దే వాంట్ ఇట్ సో యాజ్ ఏ టాపింగ్ అని, పిజ్జా పిజ్జా టాపింగ్ అంటారు. పిజ్జా మీద మీకు పిజ్జా సిచ్యువేషన్ మీకు తెలుసో తెలియదు అని చెప్తున్నా వినండి. ఇప్పుడు పిజ్జా డిస్క్రిప్షన్ ఇస్తాడు, ఇట్ ఈజ్ $5, $4.95 ఉంటుంది, $4.95 ఓ డిస్క్రిప్షన్. దెర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ టాపింగ్స్ యూ కెన్ చూస్ ఫ్రమ్, ఓకే. సో ఒక పర్టికులర్ టాపిక్ అంటే ఫైన్ వేస్తాడనమాట. ఇప్పుడు పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలు వేసినట్టుగా వేస్తాడు, అలాగే టాపింగ్ ఒకటి వేస్తాడు, స్పెషల్ టాపింగ్, యూ కెన్ చూస్ ఇట్. మష్రూమ్స్ టాపింగ్ లేకపోతే ఏదో సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ టాపింగ్, ఏదో క్యాప్స్ ఏదో టాపింగ్ వేస్తే టాపింగ్, ద టాపింగ్ ఈజ్ $1. సో పిజ్జా కొనుక్కుని ఆ టాపింగ్ అడిగితే హీ విల్ యాడ్ ద టాపింగ్. అలాగే చక్కగా ఇల్లు వాకిలి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు తర్వాత పూజలు పునస్కారాలు కర్మ దానాలు ధర్మాలు మొత్తం అన్నీ ఇవన్నీ మంచివి నిజానికి. తర్వాత భోగాలు పార్టీలు ఇవన్నీ కూడా ఉంటాయి, బర్త్డే పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలు అన్నీ నడిచిపోతూ ఉంటాయి, అన్ని భోగాలు నడిచిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు నాలాంటి మహాత్ముడు ఒకడు వచ్చి అప్పుడప్పుడు ఆత్మ బ్రహ్మ అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ మహాత్ముడికి వీళ్ళు అవసరం, వీళ్ళకి మహాత్ముడు అవసరం. మహాత్ముడికి వాళ్ళు అవసరం ఏమిటి, ఈ మహాత్ములు ఏవో ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి, దానికి డబ్బు కావాల్సి ఉంటుంది. దీనికి ఈ మహా అంటే ప్రాజెక్ట్స్కి డబ్బు కావాల్సి వస్తే ఇంకా అది గొప్ప విశేషం. ఏదో పాపం ఏదో సమాజ సేవ కోసం డబ్బు కావాల్సి వచ్చిందంటే పర్వాలేదు. ఇప్పుడు ఆ మహాత్ముడికి సపోజ్ ఎయిర్ కండిషన్డ్ కార్లోనే ప్రయాణం చేసే అలవాటు ఉందనుకోండి, ఎయిర్ కండిషన్డ్ కార్ ఎక్కడి నుంచి వస్తుంది? సపోజ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు భగవద్గీత పాఠానికి వచ్చారనుకోండి, ఎయిర్ కండిషన్డ్ కారు వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఏదైనా కొంచెం ఒక కోటీశ్వరుడు వస్తేనే ఆ సౌకర్యం ఉంటుంది. కాబట్టి మహాత్ములకి కోటీశ్వరుడు అవసరం అవుతాడు, కోటీశ్వరుడికి మహాత్ముడు అవసరం అవుతాడు. హీ ప్రొవైడ్స్ దట్ స్పిరిచువల్ టాపింగ్ అన్నమాట. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్, ఐ టెల్ యూ, ఇట్ విల్ నాట్ వర్క్, ఇట్ విల్ నాట్ వర్క్ ఎయిదర్ వే. అంటే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ వర్క్స్. ఈ మహాత్ముడికి హీ వాంట్స్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ సపోర్ట్, హీ విల్ గెట్ ఇట్. అండ్ దే వాంట్ సమ్ స్పిరి, దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఇండస్ట్రియలిస్టులు కోటీశ్వరులు ఉన్నారనుకోండి, మహాత్ముడి దగ్గర ఒక ఆశీర్వచనం తీసుకుని ఆత్మా బ్రహ్మ అని వినేసి వస్తే దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ సో టు దట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్స్ దట్. దానివల్ల భవిష్యత్తులో బహుశా వాళ్ళకి ఏదైనా ఆ సంస్కారం అవి వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే రావచ్చు, బట్ ఇట్ వోంట్ వర్క్ దట్ వే. చెత్త త్యక్తం యహ, ది బ్యాగేజ్ ఆఫ్ ఎ లైఫ్, ఎలాబరేట్ బ్యాగేజ్ ఉంటుంది, దట్ యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్. ప్రాప్త ప్రాప్తవ్య, పొందాల్సినవి కొన్ని ఉన్నాయి, శమదమ, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం, వివేక వైరాగ్యములు ఇవి పొందాలి. ప్రాప్త ప్రాప్తవ్య, జ్ఞాత జ్ఞాతవ్య, తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేమిటంటే కొంచెం సంస్కృతం, ఓపెసరంత సంస్కృత జ్ఞానం, తర్వాత భగవద్గీతలో ఏవో కొంత బేసిక్ ఇన్ఫర్మేషను, ఇలాంటివి కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఏవో కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. నేను దేహము కాదు అనే వివేకము, ఇలాంటివి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అవి తెలుసుకుంటే అప్పుడు మీరు శ్రవణం చేస్తే ఇట్ వర్క్స్. అదర్వైజ్ దుర్విజ్ఞేయ ఆత్మ, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం. నిన్ను ఒక్కనే నేను తప్పుపడుతూ, ఉపాలంభం అంటే తప్పుపట్టడం, నిన్ను ఒక్కనే తప్పుపడుతున్నాను అనుకుంటున్నావా? నో, సర్వజనులకు కూడా ఈ అజ్ఞానము సర్వసమానంగా ఉన్నది. కాబట్టి ఆత్మ చాలా దుర్విజ్ఞేయము సుమా అని అన్నాడు. అని కథం దుర్విజ్ఞేయ అయమాత్మా ఇత్యాహ. ఎలాగండి దుర్విజ్ఞేయము? చాలా కష్టపడితే కానీ తెలుసుకోవటం సంభవం కాదు, చాలా కష్టం తెలుసుకోవటం అని అన్నారే, హౌ యు ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దాట్, అది కొంచెం వివరించి చెప్పండి అన్నట్లయితే దానికి సమాధానంగా ఈ శ్లోకము వచ్చుచున్నది అని అవతారికది. సో కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి. అది ఈ ఆత్మస్వరూపాన్ని గురించి మీరు ఎక్కడైనా చెప్తే ఒకనొకడు ఒకనొకడు అంటే చాలామంది చాలామంది, ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. సో మెనీ పీపుల్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ వెరీ అన్యూజువల్ థింగ్, ఎ వెరీ అవుట్ ఆఫ్ ది వే థింగ్, అండ్ మే నాట్ బి పాసిబుల్ అట్ ఆల్, ఇలా ఇలా ఉంటుందా ఆత్మ అన్నట్టుగా చూస్తారు. శ్రీకృష్ణుడే ఎదరెదర చెప్పబోతున్నాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అని అంటాడు. వేలాది మందిలో ఎవడో ఒకడు తెలుసుకోగలుగుతాడు అని అంటాడు, వేలాది మందిలో. వాస్తవంలో అసలు ఏ సమ దీనికోసం కలియుగం, అంచేతనే ఇక్కడ కలియుగం అని త్రేతాయుగం అని ఈ గోళ ఉండదు. ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారా అలాగంటే ప్రసంగం ఎక్కడైనా విన్నారా? గీతలో కానీ ఉపనిషత్తులో కానీ ఉండదు అలాగా. అలా ఆ ప్రసంగంలో ఏ అభిప్రాయం ఏంటంటే ఇది కలియుగం కాబట్టి మేమందరం ఇలా ఉండిపోయాం, త్రేతాయుగం అయితే మేము ఎప్పుడో జ్ఞానం అయిపోయాం అనే ఒక ధోరణ ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ ప్రసంగమే లేదు, కలియుగం లేదు త్రేతాయుగం లేదు. ఏ యుగమైనా సరే కంసుడు ఏ యుగం వాడు? ద్వాపర యుగం వాడు కదా కంసుడు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం, కృష్ణావతారం అంతంలో కలియుగం వచ్చింది. కంసుడు ద్వాపర యుగంలో రాజ్యమే లేడు వాడు. రావణాసురుడు త్రేతాయుగం వాడు కాబట్టి అలాగే అక్కర్లేదు, అన్ని యుగాలు ఒకటే. ది పాయింట్ ఈజ్ సో ఏ యుగంలోనైనా సరే ఆత్మస్వరూపము ఎడల ప్రేమ గలవాడు చాలా అరుదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. తర్వాత ఇంకొకటి మీరు ఎప్పుడైనా చూడండి, భాగవతమో లేకపోతే ఏదైనా మీరు మొదలుపెట్టారనుకోండి, భగవద్గీత భాగవతం మొదలుపెట్టారనుకోండి, కొంతమంది అసలు ఏమిటో చూద్దామని వస్తారు, మామూలుగా వింటారు, విని ఈ ఆత్మ ఇది మన వల్ల కథను లేచకపోతారు. అదే మీరు ఏదో ఇంకొంచెం భక్తి మంచిదే, భక్తి తక్కువదని నా అభిప్రాయం కాదు, కొంచెం అనుకూలంగా అంటే అసలు ఆ వచ్చిన పెర్సన్కి ఒక కొంత బేసిస్ ఉంటుంది. ఐఎమ్ ఏ పెర్సన్, ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ, ఐఎమ్ ఏ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, అండ్ ఐ హ్యావ్ అకాంప్లిష్డ్ సర్టెన్ థింగ్స్, అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు అకాంప్లిష్ సమ్ మోర్, నేను ఏదో పుణ్యం ఏదో చేసిన స్వర్గానికి వెళ్తాను అని ఇహలోకాన్ని గురించి పరలోకాన్ని గురించి తన గురించి తనకు ఒక బేసిస్, ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంటు అండ్ సెట్ ఆఫ్ గ్రీవెన్సెస్, కొంత గ్రడ్జింగ్, ఇవన్నీ ఉంటాయి. మీరు వాటినన్నిటినీ అలా మెయింటైన్ చేస్తూ యు సేఫ్ గార్డ్ హిజ్ పెర్సోనా అండ్ సే సంథింగ్ అండ్ దెన్ హీ విల్ రైజ్ అప్ టు ది అకేషన్, హీ విల్ ట్రై టు అండర్స్టాండ్. అసలు మీరు ముందే మొదటికే మోసం తీసుకొచ్చేట్లాగా, అసలు నువ్వు కర్తవ్య కావు, నువ్వు భోక్తవు కావు, నీకు పుణ్యం లేదు, నీకు పాపం లేదు, నీకు పితలేడు, పుత్రుడు లేడు, ఇదంతా భ్రాంతి, ఆత్మ కర్త కాదు భోక్త కాదు, ఇలా మొదలు పెడితే ఏమిటి ఆత్మ అని మతిపోతుంది. రుభుగీత అని ఒక టెక్స్ట్ ఉంది, భగవాన్ రమణ మహర్షికి చాలా ఇష్టం ఉంది. నన్ను ఎవరో రుభుగీత పాఠం చెప్పమన్నారు, సరిపోని పాఠం చెప్దాం కదా అని తీసి చూసి నేను నిర్ణయానికి వచ్చాను, ఈ రుభుగీత మనం పాఠం చెప్పవద్దు అని ఒక నిర్ణయం. ఎందుకంటే ఆ చెప్పి సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా అంత హార్ష్గా చెప్తుంది. ఎక్కడా మాటల్ని మిన్స్, నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, కట్టెలు విరిచి పోయిలో పెడతారు చూడండి అలా చెప్తుంది మాట. అది ది వెర్సెస్ ఆర్ లైక్ దాట్. ఈవెన్ అష్టావక్ర గీత కూడా అలాగే ఉంటుంది. కొంతవరకు వేదాంత డిండిమ కూడా అదే ధోరణిలో నడుస్తుంది. వేదాంత డిండిమలో చాలా రివల్యూషనరీ స్టేట్మెంట్స్ చేస్తారు శంకరాచార్య. ఆ స్టేట్మెంట్స్ చూసి నేను మతిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఒక టెక్స్ట్కి భాష్యం రాసి దాంట్లో ఆ టెక్స్ట్ని బేసిస్గా చేసుకుని రాయాలి. ఇంకా టెక్స్ట్తో సంబంధం లేకుండా మన ఓన్ టెక్స్ట్ రాసామనుకోండి, ఇంకా ఏమీ నిరంకుశంగా రాసి పారాయచ్చు. మనకి ఎంత చెప్పాలని ఉంటే అంత చెప్పచ్చు, అలా చెప్తారు దాంట్లో ఆయన. భాషాభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు, భాషా దురభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు. అంటే ఫలానా భాషే గొప్ప భాష అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఆత్మస్వరూపం తెలియకుంటున్నారు అని ఈ విధంగా అన్ని రకాల బౌండరీలని కూడా బ్రేక్ చేసి పెట్టేస్తారు, దేన్ని మిగల్చరు. ది ఎంటైర్ బేసిస్ ఆన్ విచ్ ది పర్సన్ ఈజ్ లివింగ్ ఈజ్ జస్ట్ డిస్ట్రాయ్డ్. అలాగ నడిపిస్తుంది గ్రంథం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం మీద మీరు ఆయా పరిస్థితులకి ప్రభావితమై వేసుకున్న ఆరోపములే అన్నీ కూడా. ఆత్మస్వరూపానికి వీటితోటి వేటితోటి సంబంధం లేదు, అన్నీ ఆరోపములే. కాబట్టి అటువంటి టెక్స్ట్ పాఠం చెప్పాలంటే కష్టం, అందులో ఆరంభంలో చెప్పాలంటే మరీ కష్టం. కొంచెం ఆరంభంలో చెప్పేప్పుడు భాగవతంలో కథ చెప్పినట్టుగా కొంత కథ, మధ్యలో కొంత వేదాంతం, మళ్ళీ కొంత కథ, మళ్ళీ కొంత వేదాంతం. దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ అనుపానం చేసినట్టుగా చేదు మందుకి తేనెలో కలిపి చేదు మందు పిల్లల చేత తినిపిస్తారు. ఆ విధంగా భాగవతంలో అలా ఉపయోగపడుతుంది. మన వాళ్ళు ఏం చేశారో తెలుసునండి, ఆ చేదు మందుని పక్కన పారేసి ఆ అనుపానమే పట్టు కూర్చున్నారండి. ఇంకా కథ తప్పించి ఆ కథతో పాటుగా చెప్పేటువంటి బోధ ఏదిగలదో దానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి కేవలం కథని పట్టుకుని కూర్చుంటే అది న్యాయం కాదు అది. సో ఇప్పుడు మందిచ్చి తేనెతో పాటుగా పిల్లవాడికి మందు తినిపించండి అని చెప్పేసిస్తే ఈ మందు పొట్లాలు అవతల పారేసి తేనె సీసా కొనుక్కొచ్చి వాటి చేతి తినిపిస్తే వాడికి ఆ సంసారం అనే రోగము, సంసారము అది ఒక దానికి వైద్యం ఎలా అవుతుంది? సంసార రోగానికి చికిత్స కదా ఇది, చికిత్స అంటే మరి కొంచెం చేదు ఉంటుంది. ఎనీవే, సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కఠినమైన విషయము. ఎవడైతే ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడో ఆ దర్శించటము దట్ ఈజ్ ఎ వండర్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. మరొకడు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నాడు, వదతి బోధిస్తున్నాడు, లేకపోతే హీజ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ హౌ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆశ్చర్యవత్. మై గుడ్నెస్, ఈ ఆత్మస్వరూపం చాలా దుర్విజ్ఞేయం అండి, చాలా కఠినమైనది, తెలుసుకోవటం చాలా కష్టం, చాలా అత్యద్భుతమైనటువంటి విషయం అని ఆశ్చర్యపడిపోతూ చెప్తున్నాడు ఇంకొకడు. ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి, ఇంకొక ఆయన వింటున్నాడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉందో ఇది, ఎంత అద్భుతమైన విషయం. అలాగా ఆత్మస్వరూపమునందు పుణ్యపాపముల యొక్క సంపర్కము లేదా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తా, ఈ స్టేట్మెంట్ కనుక మీరు దాన్ని హృదయపూర్వకంగా మీ ప్రేమతోటి ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎదుటివాడి నెత్తి మీద పిడుగు వేసినట్టు అవుతుంది. నా కర్మణ వర్ధతే నో కనీయ, నీవు చేసిన కర్మ పుణ్యకర్మ చేత ఈ ఆత్మకి మెరుగు లేదు, మరొకడు చేయకపోవడం చేత ఆత్మకి తరుగు లేదు. దాని అర్థం ఏంటండి? ది ఎంటైర్ బేసిస్ ఆఫ్ రిచువలిజం ఈజ్ నాక్డ్ ఆఫ్ ఇన్ వన్ స్ట్రోక్, నాక్ ఆఫ్ అంతే. అలా ఉంటుంది. ఆశ్చర్యవత్ చైనమన్యశృణోతి, ఆ వినేవాడు కూడా ఇలా ఉందేమిటండి ఈ పాఠం, ఇలా ఉందేమిటని ముక్కు మీద వేలేసుకోదగ్గమాట. విన్నా కూడా అర్థమైపోయిందని ఏమీ అనుకోదు, ఎందుకేం లేదు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్, ఊరికే వినడమే కానీ విని దాంట్లో ఒక 0.0001% తెలుసుకున్నా కూడా వాడు కృతార్థుడైపోతాడు. అంత పిసరంతా కూడా మానవుడు తెలుసుకోకుండానే కాలక్షేపం చేసేస్తాడు. ఏదో శ్రవణం చెప్తున్నా కదండి, పాతికేళ్ళ నుంచి శ్రవణం చేస్తున్నాం అలా అంటారండి. ఒక ఆయన నాతో అన్నారు, విని నేను ఆశ్చర్యపోయాను. నాకేమనిపించిందంటే కొంచెం వినయం నేర్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడే మాటలు చూస్తే కొంత వినయం నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక ఆయన నాతో అంటారు, నేను 10 ఉపనిషత్తులు భాష్యాలు చదివానండి, బ్రహ్మసూత్ర భాష్యాంతం నేను పాఠం చదివేశాను, ఇంక ఇప్పుడు నేను వేదాంత శాస్త్రంలో చదవాల్సిందేమీ మిగిలి లేదు అని అన్నారు ఒక ఆయన నాతో. అంత వినయం పనికిరాదండి అని అనాలనిపించింది నాకు నోట. ఓకే దెన్ వాట్ అని నేనంటే ఆయన అదే ప్రశ్న. దెన్ వాట్ అనే ఆయన అడిగితే ఆ ప్రశ్నే. దెన్ వాట్, నథింగ్ హ్యాపెండ్. అప్పుడు నేను కఠోపనిషత్తు పాఠం చెప్తున్నా. ఇక్కడే కఠోపనిషత్తు పాఠం చెప్తుంటే నేను అన్నాను, పోనీ పాఠానికి రండన్నా. అంటే ఏ పాఠం చెప్తున్నారంటే కఠోపనిషత్తు అంటే కఠోపనిషత్తు ఏమిటండి? నేను కఠోపనిషత్తు 15 ఏళ్ల క్రితమే వినేశాను. యంగ్ మిడిల్ ఏజ్ రాకమునిపే కఠోపనిషత్తు వినేశాను. మళ్ళీ కఠోపనిషత్తు ఏమిటి అని అన్నారు. పోనీ ముండకం చెప్తున్నాను వస్తానంటే అది వినేశారు ఆయన. ఏది అన్నీ వినేశారు, ఏది వినలేదు కనుక. కాబట్టి అంత అవినయం కూడదు. అంటే దాని అభిప్రాయం స్వాప్యనం వేదన చేయవ కశ్చిత్. ఎంత శ్రవణం చేసినా కూడా ఆ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినట్లయితే తెలుసుకోవటం కష్టమే. చూద్దాము భాష్యకారులు ఏమంటారు. ఆశ్చర్యవత్ ఆశ్చర్యం అదృష్టపూర్వమద్భుతం అకస్మాదృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్. అది ఆ పదానికి విగ్రహవాక్యం. తేన తుల్యం అని ఎందుకన్నారంటే తేన తుల్యం వతిహి అని పాణిని గారి సూత్రం. తేన తుల్యం అనే అర్థంలో వత్ అనే ప్రత్యయాన్ని విధించారు ఆయన. కాబట్టి ఆశ్చర్యవత్ అయింది. తేన తుల్యం ఆశ్చర్యవత్ సూత్రంలో మాట అది, తేన తుల్యం వతిహి. సో ఆశ్చర్యము వంటిది, ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యము వంటిది, తేన తుల్యం కదా దానిలాంటిది అని. ఆశ్చర్యవత్ ఆశ్చర్యము వంటిది. ఆశ్చర్యం అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఎప్పుడూ చూడనిది, అదృష్టపూర్వం అద్భుతమైనది, హఠాత్తుగా మీరు చూడాలి దాన్ని. అకస్మాత్ దృశ్యమా, ఎప్పుడూ మేము ఇలా రోడ్డం పట్టు నడిచి వెళ్ళేప్పుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటామంటే దాన్ని ఆశ్చర్యం అనరు. అకస్మాత్తుగా, అకస్మాత్ అంటే నా అకస్మాత్, అకస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే అది అలాంటిది లేదని. నా అకస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అకస్మాత్. సో అకస్మాత్తుగా దాన్ని చూస్తారు అంటే దాని పుట్టుపూర్వోత్తరాలు ఆరిజిన్ను తెలియని విధంగా హఠాత్తుగా మీరు చూశారు, ఎప్పుడూ చూడలేదు, అద్భుతమైన విషయం అది, దానికి ఆశ్చర్యము అని పేరు. ఈ ఆత్మతత్వము అట్టి ఆశ్చర్యము వంటిది. అదిగో ఇచ్చారుగా అర్థం, ఆశ్చర్యం ఇవ. వత్ అనే పదాన్ని ఇవ అనే అర్థంలో వాడతారు. ఆశ్చర్యం ఇవ. ఏనమాత్మానం పశ్యతి కశ్చిత్. ఒకనొకడు ఆత్మస్వరూపమును అత్యాశ్చర్యమైన విషయమా అన్నట్లుగా దర్శిస్తాడు. అది సరైన దర్శనం. అది ఆత్మస్వరూపము ఎడల అట్టి దర్శనమే ఉండాలి. కాబట్టి ఎందుకంటే అది నా స్వరూపము, నేనే అది. చిత్రం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆత్మ సద్రూపము, సత్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, దేశకాలములకు అతీతమైన ఉనికి, అదే ఆత్మ యొక్క స్వరూపం. కానీ వీడు నేను ఫలానాప్పుడు పుట్టాను, నేను ఇంకోప్పుడు చచ్చిపోతానని అనుకుంటూ ఉంటాడు. ఫలానాప్పుడు పుట్టి మరణానికి భయపడుతూ ఉండేవాడికి పుట్టుక మరణములకు అతీతమైన, దేశకాలములకు అతీతమైన ఆత్మ ఎలా ఉంటుందండి? ఆశ్చర్యంగానే ఉంటుంది. తర్వాత వీడు దుఃఖపడుతూ ఉంటాడు. వీడు దుఃఖిస్తూ ఉండగా నీవు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పేవారు అనుకోండి, చెప్తే వాడు కోపపడతాడు. హీ విల్ షౌట్ అట్ యూ. ఏం మాట్లాడుతున్నారండి? మేమేదో కష్టంలో మేముంటే మీరొచ్చి నువ్వు సచ్చిదానంద స్వరూపం, ఏది సచ్చిదానందం, ఎక్కడుంది సచ్చిదానందం అని కోపపడతాడు. అలా కోపపడతారు కూడా చాలామంది. కానీ ఒకవేళ వాడు కనుక ఒక్క పిసర వివేకం గలవాడయ్యి ఉండి, ఏమిటబ్బా నా స్వరూపము ఆత్మ సచ్చిదానందమే, ఏమిటి నా ప్రారంభం ఇలా ఉంది, నేను దుఃఖిస్తున్నాను, ఈ దుఃఖించే నా యొక్క స్వరూపమేనా సచ్చిదానంద ఆత్మ అని ఆశ్చర్యపోతాడు. అలా ఎప్పుడైతే ఆశ్చర్యపోతాడో వాడు జ్ఞానానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్థం. ఆశ్చర్యం అవసరం. ఇక్కడ పాఠంలో మీరు గమనించదగ్గది ఏమిటంటే ఆ స్వరూపము ఎడల అట్టి ఆశ్చర్యము ఎవరికైతే ఉంటుందో వాడికే తెలుస్తుంది. మీరు దేనికి ఆశ్చర్యపడలే? గీతకి మీరు ఆశ్చర్యపడక, ఉపనిషత్తుకి దేనికి ఆశ్చర్యపడకపోతే మీకు ఏమి ఆశ్చర్యం లేదనుకోండి. అంటే అర్థం మీకు అది ఇట్ హ్యాస్ బికమ్ సో రొటీన్, వన్ మోర్ థింగ్ అయిపోయింది. సో యూ డో ఇట్ వాంట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ యూ. సో చూడండి, భక్తునికి నిర్వచనం, నేను ఏదో కొత్త నిర్వచనం చెప్తున్నా, మీరు గమనించండి. ఇది భక్తుడికి నిర్వచనం ఏమిటంటే, ఆ భగవంతుని స్వరూపము ఎడల నిరంతరంగా ఎవడు ఆశ్చర్యపడతాడో వాడే భక్తుడు. శ్రీకృష్ణుని రూపాన్ని చూసినప్పుడు, లేకపోతే తలుచుకున్నప్పుడు, ఎప్పుడు చూసినా ఎప్పుడు తలచినా ఒళ్ళు గగుర్పాటు కలిగేంత ఆశ్చర్యం కలిగితేనే వాడే భక్తుడు. అంటే ఈ శ్రీకృష్ణుడు మాకు తెలుసున్న శ్రీకృష్ణుడేనని మేము చాలాసార్లు చూసామంటే ఇంకా వాడి భక్తుడేమవుతాడు? అప్పుడు వాడిని భక్తుడు అనరు. సూర్యోపాసకుడు ఎవడంటే వాడు బ్రతుకున్నంతకాలం అర్ఘ్యమిస్తాడు, అర్ఘ్యప్రదానం చేసేవాడు జీవించున్నంతకాలం అర్ఘ్యమిస్తాడు. పొద్దున్న అర్ఘ్యమిస్తాడు, సాయంకాలం అర్ఘ్యమిస్తాడు. మూడు అర్ఘ్యాలు, పొద్దున్న మూడు, సాయంకాలం మూడు. కొంతమంది అయితే పొద్దున్న మూడు, మధ్యాహ్నం మూడు, సాయంకాలం మూడు, తొమ్మిది అర్ఘ్యాలు రోజును. అలాగ వీడు 80 ఏళ్ళు బతికాడు ఒక ఆయన, 10వ ఏట ఉపనయనం అయింది. అంటే 70 ఏళ్ళు అర్ఘ్యం ఇచ్చాడనమాట. 70 ఏళ్ళు అర్ఘ్యం ఇస్తే ఇంకా రేపు చచ్చిపోతాడనగా, ఈవేళ ఆ సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ, అబో ఎంత అద్భుతమైన విషయం, ఈ సూర్య భగవానుడు ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ మండలంలో మనకి ప్రకాశిస్తున్నాడు, ఎంత మహిమ, ఎంత గొప్పది అని అని ఆశ్చర్యపోతూ అర్ఘ్యం ఇస్తాడు. వాడు వాస్తవమైన ఉపాసకుడు. కాబట్టి ఆశ్చర్యం అత్యవసరం. అలాగే ఆత్మజ్ఞానం ఎడల కూడా దట్ కాన్స్టెంట్ వండర్మెంట్, కాన్స్టెంట్ అమేజ్మెంట్ అది చాలా అవసరం. అది లేకపోతే దాన్ని మెకానికల్నెస్లో పారేశారనుకోండి, మెకానికల్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని మెకానికల్ చేసి పెట్టేస్తుంది. ఆ విధంగా మీరు మెకానికల్ చేసేసారనుకోండి, రొటీన్లో పడేశారనుకోండి, దాంట్లో ఉండే సారం పోతుంది. మనకు అది మనం ఆ జ్ఞానం రాదు. కాబట్టి కశ్చిత్ ఆశ్చర్యవత్ ఏనం ఆత్మానం పశ్యతి. అబ్బా ఎంత గొప్ప విషయం అండి ఆత్మజ్ఞానం అంటే, అది సామాన్యమైన విషయమేం కాదు. సో ఆత్మజ్ఞాని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో సమానం. సో వాక్యం ఒకటి ఉండేది, బ్రహ్మజ్ఞాని, హే బ్రహ్మజ్ఞాని, ఆప్కో ఢూంఢే మహేశ్వర్, ఏదో అలా ఉంటుంది. అంటే ఓ బ్రహ్మజ్ఞాని, నువ్వేం సామాన్యుడు కాదయ్యా, నిన్ను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ కోసం వెతుకుతాడు. ఎక్కడ బ్రహ్మజ్ఞాని ఎక్కడున్నాడండి, ఒకసారి దర్శనం చేసి వస్తాను అని పరమేశ్వరుడు నిన్ను వెతుకుతాడు, నువ్వు అంతటి వాడివి అని ఓ వాక్యం ఒకటి ఉంది. అంత అద్భుతమైన విషయం ఆత్మజ్ఞానము అంటే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎందుకంటే చూడండి, మనిషి చేతన స్వరూపుడు అయ్యుండి తాను జడమైన దేహం అనుకుంటూ ఉంటాడు. ఈ మధ్య మాంసాదులతో కూడిన దేహమే నేనని అనుకుని మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈ దేహము వాట్ ఆల్ ఇట్ రిప్రజెంట్స్, దట్ ఈస్ ఐ, దట్ ఈస్ మీ, నాట్ ఐ, దట్ ఈస్ మీ. ది బాడీ అండ్ వాట్ ఆల్ దట్ రిప్రజెంట్స్ ఈస్ మీ. దిస్ ఈజ్ హౌ ఐ టేక్ మై సెల్ఫ్ టు బీ. నౌ ఆ స్టాండ్ పాయింట్ నుంచి ఈ దేహముతోటి ఎట్టి సంబంధము లేకుండగా దేహములో ప్రకటమగుచున్నా కూడా దేహానికి అతీతమైన చేతనతత్వము, దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చేతనతత్వం ఏదైతే, చైతన్యం ఏదైతే కలదో అది నా యథార్థ స్వరూపము అనే ఆ స్టాండ్ పాయింట్ తోటి వెన్ యు కన్సిడర్ దట్ సిచ్యువేషన్ హౌ ఇట్ లుక్స్. నేను అసలు మెడిటేషన్లో నేనేమని చెప్పేవాడిని అంటే, ఒక యు కన్సిడర్ దిస్ అని చెప్పేవాడిని. వాట్ ఈజ్ ఇట్? సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ, యు జస్ట్ కన్సిడర్ దట్ సిచ్యువేషన్. ఇంకా ఏమని చెప్పేవాడిని, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ, జస్ట్ కన్సిడర్ ఇట్, స్టే విత్ దట్ ఐడియా. కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసేప్పుడు స్టే విత్ దట్ ఐడియా, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ. యు డూ దట్, ఏమవుతుందో తెలుసునండి, ద డోర్ టు యర్ ఇంపర్సనల్ రియాలిటీ. రియాలిటీ ఈజ్ ఇంపర్సనల్, రియాలిటీ ఈజ్ నాట్ ఎ పర్సన్, పర్సన్ ఈజ్ ది షాడో ఆఫ్ ది రియాలిటీ, ఆఫ్ ఎన్ ఇంపర్సనల్ రియాలిటీ. ఇప్పుడు షాడో పడింది అనుకోండి, ఆ షాడో అన్నది హవిట్ గేమ్. ఒక మనిషి సూర్యకాంతికి అడ్డొస్తే నీడొచ్చింది. అదేవిధంగా ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యమునకు దేహం అడ్డొస్తే, అడ్డు రావడం అంటే రిఫ్లెక్ట్ చేయడం అన్నమాట, ఒక రకంగా అడ్డొస్తే ఆ వ్యక్తి వచ్చాడు. సో ది పర్సన్ ఈజ్ ఏ షాడో ఆఫ్ దట్ రియాలిటీ, యాజ్ దట్ రియాలిటీ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ బాడీ. దేర్ఫోర్ యాజ్ ఐ టేక్ మైసెల్ఫ్ టు బి ది పర్సన్ ఐఎమ్ ది బాడీ, యాజ్ ఐ టేక్ మైసెల్ఫ్ టు బి ది బాడీ ఐఎమ్ ది పర్సన్. ఇది ఒక మహా అజ్ఞానం, ఇది గాఢాంధకారం. ఈ చీకట్లో బతికేస్తూ ఉంటాం మనం, మొత్తం జీవితం అంతా ఇదే చీకట్లో గడిచిపోతుంది. ఈ చీకట్లోంచే మాట్లాడతాం, పితాపుత్ర ఇవన్నీ, పౌత్ర ఇవన్నీ ఈ చీకట్లోంచి వచ్చిన మాటలే ఇవన్నీ కూడా. సో వీడు మిత్రుడు, వీడు శత్రువు, వీడు కావలసిన వాడు, వీడు పరాయి వాడు, వీడు ఈ లోకానికి వెళ్ళాడు, వాడు ఆ లోకానికి వెళ్ళాడు, వీడు పుణ్యానికి వెళ్ళాడు, వాడు పాపానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు, ఈ మాటలన్నీ కూడా ఇహలోకానికి సంబంధించిన లోక వ్యవహారాలు, తర్వాత కర్మకాండకు సంబంధించిన వ్యవహారం, వ్యవహారం అంతా కూడా ఇదిగో ఈ గాఢాంధకారంలో ఉండి మాట్లాడిన వ్యవహారం. శంకర భాష్యాలు తీసి చూడండి మీకు, అజ్ఞానము గలవానికి మాత్రమే మొత్తం కర్మకాండ అంతా విధింపబడి ఉన్నది అని స్పష్టంగా చెప్తారు. వీడు అసలు ముందు ఒక వ్యక్తి అయి ఉండాలి, దేహాభిమానము గల వ్యక్తి అయి ఉండాలి. ఇంకా దేహాభిమానము గల వ్యక్తి అయితే ఇంకా దాంట్లో జ్ఞానమే ఉందండి, అదంతా జ్ఞానమే. సో ఆ సిచ్యువేషన్లో నుండి when you are in that situation, now for a change consider the possibility, adi nijamo kado tarvata chuddam, just consider it for your own sake, you consider it, then you begin to awaken. Awakening, enlightenment annadi, it slowly comes. That is what Buddha is. Buddhudante artham adi, buddhudante entandi manishana artham kadu ga, buddhudante మనిషి బుద్ధుడు ఎలా అవుతాడు? ది ఎన్లైటెండ్ వన్ అని అర్థం. ది ఎన్లైటెండ్ పర్సన్ అని కూడా అనకూడదు. ది ఎన్లైటెండ్ వన్, క్యాపిటల్ ఓ, ది ఎన్లైటెండ్ వన్. ఎన్లైటెండ్ పర్సన్ అంటే ఇంక ఎన్లైటన్మెంట్ ఏముంది దాంట్లో? కాబట్టి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో వాడు పెద్ద ఆశ్చర్యం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. తర్వాత ఆశ్చర్యవత్ ఏనం వదతి తథైవ చాన్యః, తథైవ చ అంటే అదే విధముగా, అన్యః మరి ఒకడు, ఏనం ఆశ్చర్యవద్ వదతి అంటే ఈ ఆత్మస్వరూపము అత్యంత ఆశ్చర్యకరమైన ఒకనొక వస్తువు ఎలాంటిదో ఇది అలాంటిది అని ఒక అద్భుతంతో దీన్ని పోల్చి మరి ఒకడు దీన్ని వర్ణించటం లోకంలో ఉన్నది. తర్వాత ఆశ్చర్యవచ్చ ఏనమన్యశృణోతి, అంటే ఒకడు ఆశ్చర్యంలాగా దాన్ని దర్శిస్తాడు, ఆ దర్శించి చెప్తాడు, ఆశ్చర్యంలాగా చెప్తాడు, వినివాడు కూడా ఆశ్చర్యంలాగా వింటాడు. అది సరైన పద్ధతి. దాని ఎడల అటువంటి ఆశ్చర్య భావన ఉండాలి. అది లేకపోతే అది అందుబాటులోకి రాదు. మేము వేదాంతం చదవడం అయిపోయిందండి, 10 ఏళ్ళ నుంచి వేదాంతం ఆత్మ ఇదంతా చెప్పడం అయిపోయింది, ఇప్పుడు ఇంకా అది పాతపడిపోయింది, నెలకి బాగా నలకొట్టేసాం, క్షుణ్ణంగా నలకొట్టేసాము, ఇంక ఇప్పుడు ఒక టాపిక్ మార్చాలి అని మార్చాడు అనుకోండి, ఏం టాపిక్ తీసుకుంటాడు ఇప్పుడు? వాట్ టాపిక్ ఏమిటి? కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఈ డజన్నో ఆత్మ అని అర్థం. ఎనీవే, సరే, ఇంకొకడు ఆశ్చర్యమా అన్నట్లుగా వింటున్నాడు. తర్వాత శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి ఏనం వేద నచైవ కశ్చిత్. అక్కడ శ్రుత్వాపి కశ్చిత్ న వేద, న వేద చైవ, ఒకనొకడు విన్నాడు, విని కూడా ఏమీ తెలియలేదు వాడికి. విన్నారు, వింటే తెలిసిపోవాలి. నా జనరల్గా వింటే తెలుస్తుంది, రహస్యం ఉందండి. ఆ రహస్యం ఏమిటి, ఏమిటా రహస్యం అని అడిగాడు ఇంకోటి. అడిగితే వీడు ఉన్నాడో అది నీకు తెలియదు అన్నాడు. అవును, ఎందుకు తెలుస్తుంది, చెప్పు నువ్వు, చెప్తే తెలుస్తుంది అని వీడు అన్నాడు. అంతే కదండి, సపోజ్ వాడు చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు తెలిసిపోతుంది, చెప్తే తెలిసిపోతుంది, వాడు చెప్తే వీడు వింటే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఈ ఆత్మస్వరూపం ఎట్టిది అంటే, శ్రుత్వాప్యనం వేదన చేయవ కశ్చిత్. ఒకడు విన్నాడు, ఏం లాభం? విన్నా వాడికి తెలియలేదు. ఇక్కడ శ్రుత్వా ఉంది, శృణోతి మూడో పాదంలో వచ్చింది కనుక నాలుగో పాదంలో శ్రుత్వా వచ్చింది. ఈ శ్రుత్వాని బట్టి రెండో పాదంలో వెర్బుని మొదటి పాదంలో వెర్బుని కూడా మీరు అప్రోప్రియేట్ వర్డ్స్ జత చేసుకోవాలి. మొదటి పాదంలో వెర్బ్ ఏమిటి? పశ్యతి, కాబట్టి దృష్ట్వా. వదతి ఉక్త్వా, శృణోతి శ్రుత్వా. విని తెలియనివాడు ఒకడు, చెప్పి తెలియనివాడు ఇంకొకడు, చదివి తెలియనివాడు ఇంకొకడు. పశ్యతి అంటే తెలుసు, చూస్తున్నాడు. చూడడం అంటే గ్రంథం ఏదో చూసి చదివేసి పుస్తకం అంతా చదివేసి ఏమీ తెలియకుండా అలా మిగిలిపోయాడు అంతే. ఇంకొకడు పాఠమైతే చెప్పేశాడు, ఏమీ తెలియకుండా అలాగే ఉండిపోయాడు. నేను విన్నాను అటువంటి పాఠాలు కొన్ని. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీద ఒక ఆయన పాఠం చెప్పాడు, 10 నిమిషాలు పాఠం చెప్పాడు ఆయన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశారు ఆయన, ఆయనకు అర్థమైపోయింది, ఇది మన వల్ల కాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ 4 మాటలు ఏం చెప్తారు దాని గురించి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ ఆర్కెస్ట్రా ఉంది కదండి వీళ్ళకి, ఇలా ఇలా అంటే వాళ్ళు రెడీ అవుతారు. వాళ్ళు అప్పటికే రెడీగానే ఉంటారు, గీ గీ అంటూనే ఉంటారు. ఈ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడడానికి వీలుండదు. ఒకసారి నన్ను ఎక్కడో ప్రసంగం చేయమన్నారు. నా ప్రసంగం తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు, వాళ్ళదేదో పాటలు, భక్తి పాటలు ఏవో పాడతారనమాట. నేను ప్రసంగం మొదలుపెట్టా. నేను అడిగాను ఎంతసేపు ప్రసంగం అంటే గంట సేపు అండి. ఓకే, నేను మామూలుగా చేస్తుంటే వీళ్ళు 4 వచ్చి వెనక్కలు చేయలేదు, అది ఇలా వెనక్కాల మధ్యలో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆశ్చర్యపోయినా, ఏమిటండి స్టేజ్ మీద కూర్చుని పాఠం చెప్తుంటే ప్రసంగం చేస్తుంటే వెనకాల వచ్చి 4 కూర్చున్నారంటే అర్థం ఏంటి? సో ఇట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్. అలాగా డిస్ట్రాక్షన్ అది పద్ధతి కాదు అది. సరే ఫోన్లో డిస్ట్రాక్షన్, నేను అబ్జెక్ట్ చేద్దాం అనుకుని ఫోన్లో ఎందుకు లేని ఊరుకున్నాను. అయిపోయింది. వాళ్ళు ఒక ఆయన తబలా తెచ్చాడు, తబలాలు తెచ్చాడు, ఇంకొక ఆయన హార్మోన్ తెచ్చాడు, ఇంకో ఆయన వైలిన్ తెచ్చాడు. ఇవన్నీ మూటకట్టు ఉంటాయి, వాటి కేసుల్లో ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉప్పడం ప్రారంభించారు. ఉప్పి ఈ తబలా ఆయన తబలా సరి చేసుకుంటున్నాడు. 35 నిమిషాలు అయింది. నేను వెనక్కి తిరిగి చూశాను, చూడండి నా ప్రసంగం గంటన్నర, ఆయన ఇంకా 25 నిమిషాలు ఉంది. ఈ 25 నిమిషాలు మీరు కాముగా ఇక్కడ కూర్చుంటారా, లేకపోతే ఎదురొచ్చి కూర్చుంటారా, లేకపోతే నన్ను ప్రసంగం మానేయమంటారా? యు సెటిల్ దిస్ ఫస్ట్ అని చెప్తే వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి వచ్చి ఎదురుకుండా కూర్చున్నారు. ఎనీవే, సో ఈ ఆర్కెస్ట్రా ఆయన్ని పురమాయించారు ఆయన, ఈ హార్మోని తబడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అమృతం బ్రహ్మ సత్యం బ్రహ్మ, సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ, జ్ఞానం సత్యం జ్ఞానం బ్రహ్మ అని ఈ భజన ఆయన దగ్గర కూడా ఈ చిరతలు పెట్టి ఒక 20 నిమిషాలు ఆ ఆర్కెస్ట్రా సహాయంతో భజన చేసి సెషన్ క్లోజ్ చేశారు. కాబట్టి ఉక్త్వాపి నచ్చే నచ్చిన వేద, చెప్పినా కూడా ఏమీ తెలియదు. పశు దృష్ట్వా న వేద, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతని పరిశీలించి కూడా, దృష్ట్వా అంటే పరిశీలించటం, ఏమీ తెలియలేదు. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి! ఇలాగంటి సబ్జెక్టు మీకు ప్రపంచంలో ఎక్కడా ఏది ఉండదు. మామూలుగా ఏదైనా ఒక సబ్జెక్టు మీద మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీరు గంట సేపు మీరు మాట్లాడారంటే అర్థం ఏంటి? పోనీ ఎంతో కొంత మీకు తెలుసు ఉంటుంది. దాని మీద ఒక పుస్తకం రాశారనుకోండి, మీకు ఎంతో కొంత తెలుసు ఉంటుంది. దాని గురించి విన్నారనుకోండి ఒక గంట సేపు, సంథింగ్ ఆర్ ద అదర్ యూ విల్ నో. బట్ చదివి చెప్పి విని కూడా ఏమీ తెలియకుండా అలా శూన్యం 0 లెవెల్లో మిగిలిపోవడం అన్నది కేవలం ఈ ఆత్మస్వరూపం దగ్గర మాత్రమే సాధ్యము. అంతటి దుర్విజ్ఞేయమైన విషయము, దాని యందు అంతటి ఆ వండర్మెంట్, అమేజ్మెంట్, ఆశ్చర్యభావన ఉన్నప్పుడు మాత్రమే అది అవగాహనకు వస్తుంది. అది దీని అభిప్రాయం. ఆహా, అథవా యహ అయం ఆత్మానం పశ్యతి స ఆశ్చర్యతుల్యః యో వదతి యశ్చ శృణోతి సహ అనేక సహస్రేషు కశ్చిదేవ భవతి. ఈ శ్లోకాన్ని ఇంకో రకంగా సేమ్ ఐడియా పుట్టిన స్లైట్లీ డిఫరెంట్ వే. ఎలాగంటే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో యహ ఆత్మానం పశ్యతి సహా ఆశ్చర్యవత్. ఇందాక ఎలా చెప్పాం, కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి అని చెప్పాం. ఇప్పుడేమంటున్నాం, యహ పశ్యతి సహా కశ్చిత్ ఆశ్చర్యవత్. ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు ఒక పెద్ద ఆశ్చర్యము వంటి వాడు. అటువంటి వ్యక్తి కోటికి ఒకడు కూడా ఉండడు. తర్వాత యహ శృణోతి సహా ఆశ్చర్యవత, యహ వదతి సహా ఆశ్చర్యవత. ఇందాక నుంచి నేను మీకు మనవి చేస్తున్నా, ఆత్మస్వరూపాన్ని విచారించటం మానేశారు జనం అని చెప్పడం మానేశారు. చెప్పడం ఎక్కడ ఎక్కడ చెప్పట్లేదు. ఆత్మస్వరూపం అంటే ఆత్మ విచారము, వేదాంత విచారము, ఉపనిషత్తులు, గీత మేము ఇదే చెప్తాము అని పెట్టుకుని ఓ ఆశ్రమం ఒకటి కట్టేసి, బిల్డింగ్ కట్టేసి, తర్వాత ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోమాలు చేయడం, తర్వాత ఏమో పూజలు చేయటం, తర్వాత భజనలు చేయటం చేస్తున్నారు. మీరు ఏం చేయాలి, ఇది మేము ఇక్కడ పూజలు హోమాలు భజనలు చేస్తాము అని చెప్పి జనం దగ్గర డబ్బు తీసుకుని బిల్డింగ్ కట్టి అవి చేయాలి. క్లీన్గా ఉండద్దండి ఆ వ్యవహారం, క్లీన్గా ఉండద్దు. మీరేమో మీరు అలా చేయాలి, అలా చేసే అలా చేసే అది దట్ ఈస్ ఎ క్లీన్ ఆపరేషన్. లేకపోతే మీరు సర్వసంగ పరిత్యాగం చేసి సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట, సన్యాసం అంటే మరి అది, సర్వసంగ పరిత్యాగం చేసి ఇదిగో నేను అన్నీ వదులు కూర్చున్నాను, ఇక్కడ బ్రహ్మ విచారమే ఆత్మ విచారమే ఉంటుంది, ఇంకేం ఉండదు, కాబట్టి అయ్యా మీరు దయచేసి చూసుకోండి అని చెప్పేసి చేయాలి. చేసి పని ఏదో క్లీన్గా చేయాలి. సన్యాసం తీసుకోవటం, తీసుకుని ఆత్మవిచారమును మొదలుపెట్టడం. ఈ ఆత్మవిచారం వర్కౌట్ కాదు, ఇంకా అక్కడి నుంచి చండీయాగం అని మొదలుపెట్టాం. చండీయాగం చేయడానికి సన్యాసం ఎందుకండి, చండీయాగం గృహస్థులు చేసుకోవాలి కానీ సన్యాసులా చండీయాగం చేయడం? అది హృషికేశ్లో స్వామి అఖండానందజీ చెప్పారు, హరిద్వార్లో ఒక యాగం ఒకటి చేయడం మొదలుపెట్టారు. ఆ యాగం చేయటానికి అదేమిటే సంకల్పం చేయాలి, యాగానికి సంకల్పం చేయాలి, దాని పేరు గుర్తు రావట్లేదు. ఏ పుస్తకంలో చదివానంటే దీన్ని ఈ మధ్యన పావన ప్రసంగ అనే పుస్తకంలో చదివాను నేను. ఆ యాగానికి కరపత్రజీ మహారాజు కూడా యాగం దగ్గర వారిని కూడా ఇన్వైట్ చేస్తారు, యాగం మొదలుపెట్టారు. ఈ యాగ నిర్వాహకులు అందరూ సన్యాసులు, దశనామి ఘాట్ ఈ ఆశ్రమాలు వాళ్ళు. హరిద్వార్లో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, చాలా పెద్ద యాక్టివిటీ కూడా ఉంది, బోల్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ధనం ఇచ్చారు. ఈ సన్యాసుల నిర్వహణ, సన్యాసుల యొక్క ప్రోద్బలంతో ఆ యాగం ఆరంభమైంది. ఆరంభమైతే అప్పుడు సంకల్పం చేయాల్సి వచ్చింది. సంకల్పం ఎవడి పేరు మీద చేస్తారు, ఏదో పేరు మీద సంకల్పం చేయాలి కదా. వాళ్ళు ఈ ఆశ్రమాలు సన్యాసుల పేరు మీద సంకల్పం చేయకూడదండి యాగానికి. సో అక్కడ ఒక బ్రహ్మచారి ఒక ఆయన ఉంటే ఆ బ్రహ్మచారిని ముందు పెట్టి ఆయన పేరు మీద సంకల్పం చేయాలని నిర్ణయం అయిపోయింది. సరే మొన్నటి పొద్దున్న సంకల్ప కార్యక్రమం ఆరంభమైంది. ఆరంభమైతే ఈ యజ్ఞానికి వీళ్ళు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పండితులను అందరినీ పిలుస్తూ దక్షిణ భారతదేశం నుంచి కూడా కొంతమంది పండితులను పిలిచారు. ఏదో తంజావూరు నుంచి, మన విజయవాడ నుంచి, మన మద్దూరి శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళని కొంతమందిని పిలిచారు. వీళ్ళు కూడా వెళ్ళి సభలో కూర్చున్నారు. సంకల్పం అంటే మహాసంకల్పం మొదలుపెట్టి చెప్తారు. అలా చెప్తూ ఎవరండి యజమాని ఎవరండి బ్రహ్మచారిని ముందుకు తోస్తే, ఈ దక్షిణ భారతదేశ పండితులు అబ్జెక్ట్ చేశారు, బ్రహ్మచారికి సంకల్పం చేయడానికి అర్హత లేదు అని అబ్జెక్ట్ చేశారు. అంటే అప్పుడు అక్కడ ఉన్న సన్యాసులు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకొస్తామండి, ఆయనకి కొత్త పంచలో కొత్త వస్త్రధారణ చేసి ఆయన పీట మీద కూర్చోబెడితే మేము సంకల్పం చేయమంటారు ఏంటి, అదేం కుదరదని చెప్పేసి అంటే ఈ దక్షిణ భారతదేశ పండితులు, ఉత్తర భారతదేశం వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు, వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. ఈ దక్షిణ భారతదేశ పండితులు ఏమన్నారంటే నో, వీ డోంట్ యాక్సెప్ట్ అన్నారు. అప్పుడు కరపాత్రజీ మహారాజు అన్నారు వాళ్ళు చెప్పింది కరెక్టు, బ్రహ్మచారికి అర్హత లేదని చెప్పారు. వీళ్ళందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చేయాలి, యజ్ఞానికి కావాల్సిన సంభారాలన్నీ వచ్చేసే లక్షలు వసూలు చేశారు, ఏం చేయాలి. అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తల్ని ఎవరిని ఎవరు వస్తారు దాంట్లోకి, 9 డేసో 7 డేసో అక్కడ ఇలాగ పట్టుపంచే అవి కట్టు కూర్చోవాలి. హూ విల్ డూ దాట్? సో ఇట్స్ ఎ వెరీ ఎలాబరేట్ ప్రాసెస్ యజ్ఞం అంటే. ఆఖరికి ఎవరినో గడ్డ మొట్టుకు బతుకులాడి ఓ భార్యని భర్తని తీసుకొచ్చి కూర్చోబెట్టి, మీకు మీ మహాపుణ్యం వస్తుంది, మీరు పావులా ఖర్చు పెట్టక్కర్లేకుండా మహాపుణ్యం అని ఏదో చెప్పి వాళ్ళ పేరు మీద సంకల్పం చేసి మొత్తానికి ఆ యజ్ఞం చేశారు. కాబట్టి వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పడం చెప్పి వ్యక్తి ఎవడైతే ఉంటాడో హీజ్ ఎ వండర్. ఆశ్చర్యవద్ వదతి, శృణోతి, వినివాడు వండర్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ప్రవచనం చెప్తే 10,000 మంది 50,000 మంది వచ్చిన ప్రవచనాలు ఉంటాయి, కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి 10 మంది